నూట ఇరవై హాలామదాలస సం భా హాలామదాలస ఒకటి హాలాయ అమృత మథనో భూతవారుణ్యా మదేన ఉల్లాసేన అలస ఆరక్త నేత్రాంత రోమాంచాది చిహ్నవతి త్యరహ ఓం హాలామదాలసాయే నమః ఆం వి అమృతమథన సమయమున శ్రీరసాగరము నుండి వారుణీయను పేరుగల రసముద్భవించెను తద్రసమును సేవించుట చేత దేవికి ఉల్లాసము కలిగెను. ఆ దూనందము వలన కొంచెము ఏదనైన నేత్రాంతముల నాకుకను కొనల వరకు రోమాంచాది గగుర్పాటు మొదలైన చిహ్నములు గలదగుట వలన పరాశక్తి హాలామదాలస యను సార్థక నామముతో విరాజిల్లుచుండును. శ్లో సకారరూప సర్వజ్ఞ సర్వేసి సర్వమంగళ సర్వకర్తి సర్వభక్తి సర్వహంత్రి సనాతన